46 సుఖం ఆనందం. ఇక్కడ పాఠకులకు ఒక సూచన. వశిష్ఠుడి మాటల్లో చివర్లో సుఖదుఃఖాలకు అతీతమైన ఆనందస్థితి అనే మాట వచ్చింది. సుఖమన్నా ఆనందమన్నా ఒక్కటే గదా. సుఖానికి అతీతమైన ఆనందస్థితి అనే మాట ఎలా కుదురుతుంది? అదే సందేహం కలగవచ్చు. దీని గురించి చిన్న వివరణ ఉంది. లోకంలో సామాన్యంగా మనకు కలిగే సుఖాలన్నీ ఇంద్రియాల వల్లే కలుగుతున్నాయి. అయితే ప్రతిరోజూ గాఢ నిద్రలో సుషుప్తి అవస్థను అనుభవించి బయటకు వచ్చాక హమ్మయ్యా హాయిగా సుఖంగా నిద్రపోయాను అని మెలకువ వచ్చాక చెబుతున్నాడు. ఈ సుషుప్తి అవస్థా సమయంలో ఇంద్రియాలుగాని మనస్సుగాని పనిచేయడం లేదు. అయినా సరే ఆ సమయంలో ఒక హాయి ఒక సుఖము ఏదైనా అనండి అనుభవానికి వచ్చింది. ఇది మామూలుగా ఇంద్రియాల ద్వారా అనుభవానికి వచ్చే సుఖంలాగానే మళ్లీ మళ్లీ కావాలనే కోరికను కలిగిస్తుంది. అంటే నాకు మళ్లీ నిద్రాసుఖం కావాలని ప్రతివాడు కోరుకుంటున్నాడు. అందువల్ల ఇది కూడా సుఖాల జాతిలో చేరిందే. కాని మామూలు సుఖానికి దీనికి ఒక ప్రబలమైన భేదం ఉంది. ఏమంటే ఈ సుషుప్తి సుఖం ఇంద్రియాల వల్ల కాని మనస్సు వల్ల కాని కలగదు. ఈ భేదం స్పష్టంగా తెలిసేందుకోసం దీనికి ఆన్సర్ 55 అనందమని ప్రత్యేకంగా పేరు పెట్టారు. ఈ దృష్టితో చూసినప్పుడు సుఖం వేరు ఆనందం వేరు. ఆత్మానందమ్మని మనం వ్యవహరించుకునే ఆనందం కూడా ఇలాంటిదే. అంటే ఇంద్రియాలతో నిమిత్తం లేకుండా కలిగేదే. అందువల్ల వశిష్ఠుడు సుఖదుఃఖాలకు అతీతమైన ఆనందస్థితి అన్నప్పుడు ఆనందం అంటే ఆత్మానందమని మనం అర్థం చేసుకోవాలి. వేదాంత గ్రంథాలలో ఒక్కొక్కప్పుడు ఆనందము సుఖము అనే పదాలను సమానార్థకాలుగా కూడా వాడుతూనే ఉంటారుగాని ఎక్కువగా ఆనందం అనే పదాన్ని పారిభాషిక పదంగా స్వీకరించి ఆత్మానందం అనే అర్థంలోనే ఉపయోగిస్తూ ఉంటారు. వేదాంత గ్రంథాలు చదివేటప్పుడు ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.